Book 2 9 9 ايام الاسبوع వారం లోని రోజులు الاثنين సోమవారం الثلاثاء మంగళవారం الاربعاء బుధవారం الخميس గురువారం الجمعة శుక్రవారం السبت శనివారం الأحد ఆదివారం الأسبوع వారం من الاثنين الى الاحد సోమవారం నుండి ఆదివారం వరకు اليوم الاول هو الاثنين మొదటి రోజు సోమవారం అవుతుంది اليوم الثاني هو الثلاثاء రెండవ రోజు మంగళవారం అవుతుంది اليوم الثالث هو الاربعاء మూడవ రోజు బుధవారం అవుతుంది اليوم الرابع هو الخميس నాలుగవ రోజు గురువారం అవుతుంది اليوم الخامس هو الجمعة ఐదవ రోజు శుక్రవారం అవుతుంది اليوم السادس هو السبت ఆరవ రోజు శనివారం అవుతుంది اليوم السابع هو الاحد ఏడవ రోజు ఆదివారం అవుతుంది الاسبوع فيه 7 ايام వారంలో 7 రోజులు ఉంటాయి نحن نعمل 5 ايام فقط మనం కేవలం 5 రోజులే పని చేస్తాము